మరుతాగస్కంధ్రథమాకీకసాద్రానాద్రానాద్వితీయా ద్వితీయా ఆదిత్యానాం ఆదిత్యానాం తృతీయా తృతీయా వాయో పుచ్చం పుచ్చాగ్నిశోమయోగ్నిశోమయోసదో శ్రోణిభ్యామింద్రా బృహస్పతి శ్రోణిభ్యామితి శ్రోణిభ్యాం ఇంద్రా బృహస్పతి ఊరుభ్యాం ఇంద్రా బృహస్పతి ఇంద్రా బృహస్పతి ఊరుభ్యాం మిత్రావరుణౌ ఊరుభ్యామిత్యూరుభ్యాం మిత్రావరుణ అల్గాభ్యాం అల్గాభ్యామాక్రమాణం ఆక్రమణగస్థూరాభ్యాం ఆక్రమణమిత్యాక్రమాణం శూరాభ్యాం బలం బలం కుష్ఠాభ్యామిభ్యాం పూషణం వనిష్ఠునా వనిష్ఠునాంధాహీన్ అంధాహీన్ స్థూలగుదయా అంధాహీనిత్యంధ అహీన్ స్థూలగుదయా సర్పాన్ స్థూలగుదయేతి స్థూల ఉదయా సర్పాంగుదాది ఉదాదర్విశ్రుత విశ్రుత ఆంత్రై విశ్రుతయితి వికృత ఆంత్రైరప అవో వస్తినా వస్తినా ఋషణం ఋషణమాండాభ్యాం ఆండాభ్యాం వాజీనం వాజీనాం సేవేన సేవేన ప్రజా ప్రజాభ్యేతసా ప్రజామితి ప్రజాేతసా చాషాన్ చాషాన్ పిత్తేన పిత్తేన ప్రదరాన్ ప్రదరాన్ వాయునా దారానితి ప్రదరాన్ వాయునా కూస్మాన్ కూస్మాన్ శకపిండై శకపిండైరితి శక పిండై ఇంద్రస్య క్రోణ క్రోలోదిత్యై అదిత్యై పాజస్యం పాజస్యం దిశా దిశాం జత్రవాహ జత్రవోదిత్యై అదిత్యై భసతి భసజ్జీమూతాన్ జీమూతాన్ హృదయోపశేన హృదయోపశేనాంతరిక్షం అంతరిక్షం పురీతతా పురీతతా నభాః పురీతతేతి పురీతతాః నభావుదర్యేణ ఉదర్యేణ చక్రవాతౌ చక్రవాతౌ మతస్నాభ్యాం చక్రవాకా ఇతి చక్రవాతౌ మతస్నాభ్యాం దివం దివం వృక్కాభ్యాం వృక్కాభ్యాం గిరీన్ గిరీన్ రాశిభిః రాశిభిరుపాలాన్ రాశిభిరితి రాశిభిః ఉపాలాన్ గిరీన్హా గిరీన్హా వల్మీకాన్ వల్మీకాం క్లోమభిః క్లోమభిర్గ్లౌభిః క్లోమభిరితి క్లోమభిః గ్లౌభిర్గుల్మాన్ గుల్మాన్ హిరాభిః హిరాభిస్రవంతీః స్రవంతీర్హృదాన్ హృదాన్ వృక్షిభ్యాం వృక్షిభ్యాద్వయసముద్రం వృక్షిభ్యామితి వృక్షిభ్యాం సముద్రముదరేణ ఉదరేణ వైశ్వానరం వైశ్వానరం భస్మాన భస్మనేతి భస్మాన విధేతి నాభ్యాతిమితి విధేతి నాభ్యాఘృతం ఘృతాం రసేన రసేనాప అపోయోష్ణా యోష్ణామరీషీ మరీచేర్విప్రుద్భిః విప్రుద్భిర్నీహారం విప్రుద్భిరితి విప్రుద్భిః నీహారమోష్మణా ఊష్మణా శీనం శీనం వసయ వసయా పుష్వాహ పుష్వాశ్రోభిః అశ్రోభిర్రాదునీ అశ్రోభిరిత్యశ్రోభిః రాదునీయద్దూషికాభిః దూషీకాభిరస్నా అస్నారక్షాగ్రేసి రక్షాగ్రేసి చిత్రాణి చిత్రాణ్యంగైః అంగైర్నక్షత్రాణి నక్షత్రాణి రూపేణ పృథివీం పృథివీం ప్రజాజుంబకాయ జుంబకాయ స్వాహా స్వాహేతి స్వాహా యస్యేమే ఇమే హిమవంతః హిమవంతో మహిత్వా హిమవంత ఇతి హిమవంతః మహిత్వా యస్య మహిత్తేతి మహిత్వా యస్య సముద్రం సముద్రాం రసయా రసయా సహ సహాహుః ఆహురిత్యాహుః యస్యేమా ఇమా ప్రదిశాః ప్రదిశో యస్య ప్రదిశయితి ప్రదిశాః యస్య బాహూ బాహూ కస్మై బాహూ ఇతి బాహూ కస్మై దేవాయ దేవాయ హవిషాః హవిషాః విధేమ విధేమేతి విధేమ య ఆత్మదాః ఆత్మదా బలదాః ఆత్మదా ఇత్యాత్మ దాః బలదాయస్య బలదా ఇతి బల యస్య విశ్వే విశ్వ ఉపాసతే ఉపాసతే ప్రశిషం ఉపాసత ఇత్యోప ఆసతే ప్రశిషం యస్య ప్రశిషమితి ప్రశిషం యస్య దేవాః దేవా ఇతి దేవాః యస్య ఛాయా ఛాయామృతం అమృతం యస్య యస్య మృత్యుః మృత్యుః కస్మై కస్మై దేవాయ దేవాయ హవిషాః హవిషాః విధేమ విధేమేతి విధేమ ఆనాః నో భద్రాః భద్రాః కర్తవః కర్తవోయంతు యంతు విశ్వతాః విశ్వతో దద్ధాసః అదద్ధాసో అపారీతాసః అపారీతాస ఉద్భిదాః అపారీతాస ఇత్యపారీ ఇతాసః ఉద్భిదయిత్యుత్ విదాః దేవానాః నో యథాః యథాసనం సదమితే ఇద్వృధే వృధే అసన్ అసన్న ప్రాయువః అప్రాయువో రక్షితారాః అప్రాయువ ఇత్యప్ర ఆయువః రక్షితారో దివే దీవే దివే దీవైతి దివే దీవే దేవానాం భద్రా భద్రాసు మతిః సుమతిర్యూయతాం సుమతిరితి సుమతిః రుజూయతాం దేవానాం రుజూయతామిత్యర్యూయతాం దేవానాగ్రే రాతిః రాతిరభి అభినాః నోనీ నివర్తతాం వర్తతామితి వర్తతాం దేవానాగ్రే సఖ్యం సఖ్యముప ఉప సేదిమా సేదిమా వయం వయం దేవా దేవానాః ఆయుః ఆయుః ప్రతిరంతో తిరంతు జీవసే జీవసైతి జీవసే తాన్ పూర్వయా పూర్వయా నిదాః నివిదాః భూమహే నివిదేతి నివిదాః భూమహే వయం వయం భగం భగం మిత్రం మిత్రమదేతిం అదేతిం దక్షం దక్షామశ్రుధం అశ్రుధమిత్యశ్రుధం అర్యమణం వరుణం వరుణాం సోమం సోమామశ్వినాః అశ్వినా సరస్వతీ సరస్వతీనః సుభగాః సుభగామయాః సుభగేతి సుభగాః మయస్కరతే కరదితి కరతే తన్నాః నో వాతాః వాతో మయోభూ మయోభువాతు మయోభిరి మయః భూ వాతు భేషజం భేషజం తత్ తన్నాతా మాతా పృథివీ పృథివీ తత్ తత్పితా పితాద్యౌః యౌరికి ద్యౌః తద్గ్రావాణః గ్రావాణః సోమసుతాః సోమసుతో మయోభువాః సోమసుత ఇతి సోమ సుతాః మయోభువస్తత్ మయోభువ ఇతి మయః భువాః తదశ్వినాః అశ్వినా శృణుతం శృణుతం దృష్ట్యా దృష్ట్యా యువం యువమితి యువం కమీషానం ఈశానజగత జగతస్తస్తుషా తస్తుషస్పతి పతిన్వం ధియం జిన్వమవాసే ధియం జిన్వమితి ధియం జిన్వం అవాసే హూమహే హూమహే వయం వయమితి వయం పూషాణా నో యథా వేదసాం వేదసామసతి అసద్విదే విదే రక్షితా రక్షితా వాయు వాయురదగ్ధః అదగ్ధః స్వస్తయే స్వస్తయైతి స్వస్తయే స్వస్తినః న ఇంద్రాః ఇంద్రో వృద్ధశ్రవాః వృద్ధశ్రవా స్వస్తి వృద్ధశ్రవా ఇతి వృద్ధశ్రవాః స్వస్తినః నః పూషా పూషా విశ్వవేదాః విశ్వవేదా ఇతి విశ్వవేదాః స్వస్తినః నస్తాక్ష్యాః సాక్ష్యో అరిష్టనేమి అరిష్టనేమి స్వస్తి అరిష్టనేమిరిత్యరిష్టనేమి స్వస్తినః నో బృహస్పతిః బృహస్పతిర్దధాతు దధాత్తితి దధాతు వృషాదస్వా మరుతాః వృషాదస్వా ఇతి వృషాద్ అశ్వాః మరుత ప్రశ్నీమాతరః ప్రశ్నీమాతర శుభయ్యావానః ప్రశ్నీమాతర ఇతి ప్రశ్నీమాతరః శుభయ్యావానో విదధేషు శుభయ్యావాన ఇతి శుభం యావానః విదధేషు జగ్మాయః జగ్మాయ ఇతి జగ్మాయః అగ్నిజిహ్వా మనవః అగ్నిజిహ్వా ఇత్యగ్ని జిహ్వాః మనవః సూరచక్షసః సూరచక్షసో విశ్వే సూరచక్షస ఇతి సూరచక్షసః విశ్వే నః నో దేవాః దేవా అవసా అవసాగమన్ ఆగమన్ గమమన్నిహ ఇహేతీహ భద్రం కర్ణేభిః కర్ణేభిః శృణుయామ దేవా దేవా భద్రం భద్రం పశ్యేమ పశ్యేమాక్షభిః అక్షభిర్యజత్రాః అక్షభిరిత్యక్షభిః యజత్రా ఇతి యజత్రాః శిలైరంగైః అంగైస్తుష్టువాగ్నేశాః తుష్టువాగ్నేశస్తనోభిః తుష్టువాగ్నేశ ఇతి తుష్టువాగ్నేశాః తనోభిర్వీ వ్యసేమ అసేమ దేవహీతం దేవహీతం యత్ దేవహీతమితి దేవహీతం యదాయుః ఆయురిత్యాయుః శతమితి ఇన్నో నుశరదాః శరదో అంతి అంతి దేవాః దేవాయత్ర యత్రాః నశ్చక్రా చక్రాయరసం జరసం తనూనాం తనూనామితి తనూనాం పుత్రాసో యత్ర యత్ర పితరాః పితరో భవంతి భవంతి మా మానాః నో మధ్యా మధ్యారీరిషత రీరిషతాయుః రిరిషతే రిరిషత ఆయుర్గంతో గంతోరితి గంతో అదీతి ద్యౌరదీతి అదీతిరంతరిక్షం అంతరిక్షమదీతి అదీతిం మాతా మాతా సహ స పితా పితా సహ స పుత్రః పుత్రైతి పుత్రః విశ్వే దేవాః దేవా అదీతిః అదీతిః పంచ పంచ జనాః జన అదీతిః అదీతిర్జాతం జాతమదీతిః అదీతిర్జనిత్వం జనిత్వమితి జనిత్వం మానాః నో మిత్రః మిత్రో వరుణః వరుణో అర్యమా అర్యమాయుః ఆయురింద్రాః ఇంద్రర్భుక్షాః విభుక్షా మరుతాః మరుతః పరి పరిక్షన్ క్షన్నితి క్షన్ యద్వాజినాః వాజినో దేవజాతస్య దేవజాతస్య సప్తే దేవజాతస్యేతి దేవ జానాతస్య సప్తే ప్రవక్ష్యామాః ప్రవక్ష్యామో విదతే ప్రవక్ష్యామైతి ప్రవక్ష్యామాః విదతే వీర్యాణి వీర్యాణీతి వీర్యాణి యన్నిర్మిదా నిర్మిదాలేక్ష్ణసా నిర్మిదేతి నిర్మిదా లేక్ష్ణసా ప్రావేతస్య ప్రావేతస్య రాతిం రాతిం గృహీతాం గృహీతాం ముఖతః ముఖతో నయంతి నయంతి నయంతి సుప్రాణజః సుప్రాణి సుప్రాణ అజో మేమ్యత్ మేమ్యద్ విశ్వరూపః విశ్వరూప ఇంద్రాపూష్ణో విశ్వరూప ఇతి విశ్వరూపః ఇంద్రాపూష్ణో ప్రియం ప్రియమపి అప్యేతి ఏతి పాథాః పాథ ఇతి పాథాః ఏగచ్ఛాగాః ఛాగః పురః పురో అశ్వేన అశ్వేన వాజినా వాజినా పూష్ణః పూష్ణో భాగః భాగో నీయతే నీయతే విశ్వదేవ్యః విశ్వదేవ్యైతి విశ్వదేవ్యః అభిప్రియయ్యతే అభిప్రియమిత్యభిప్రియం యత్పూరోనాథం పురోనాశమర్వతా అర్వతా త్వష్టా త్వష్టేత్ ఇదేనం ఏనాం సౌశ్రవసాయ సౌశ్రవసాయ జిన్వతి జిన్వతీతి జిన్వతి యద్ధవిష్యం హవిష్యమృషః ఋతుసో దేవయానం ఋతుసైత్యేతుసః దేవయానం త్రిహి దేవయానమితి దేవయానం త్రిం మానుషాః మానుషా పరి పర్యస్వం అస్వన్నయంతి నయంతీతి నయంతి అత్రాపూష్ణః పూష్ణ ప్రథమః ప్రథమో భాగః భాగయేతి ఏతి యజ్ఞం యజ్ఞం దేవేభ్యః దేవేభ్య ప్రతివేదయన్ ప్రతివేదయన్ అజః ప్రతివేదయన్నిటి ప్రతివేదయన్ అజయిత్యజః హోతాధ్వర్యుః అధ్వర్యురావయాః ఆవయా అగ్నిమిన్ధః ఆవయాదిత్యావయాః అగ్నిమిన్ధోగ్రావగ్రావః అగ్నిమిన్ధ ఇత్యగ్నిమ్ ఇంధః గ్రావగ్రావ ఉతః గ్రావగ్రావ ఇతి గ్రావ గ్రావః ఉత సర్గస్థాః సర్గస్థా సువిప్రః సువిప్ర ఇతి సువిప్రః తేన యజ్ఞేన యజ్ఞేన స్వారంకృతేన స్వారంకృతేన స్పృష్టేన స్వారంకృతేనేతి సుపారంకృతేన స్పృష్టేన రక్షణాః స్పృష్టేనేతి సుయిష్టేన రక్షణ ఆవృణధ్వం ఆవృణధ్వం ఋణధ్వమిది ఋణధ్వం యూపం వ్రస్కా ఉత యూపం వ్రస్కా ఇది యూప వ్రస్కాః ఉతయే యే యూపవాహాః యూపవాహాశ్చశాలం యూపవాహ ఇది యూప వాహాః చశాలయ్యే ఏ అశ్వయూపాయ అశ్వయూపాయ తక్షతి అశ్వయూపాయేత్యశ్వ యూపాయ తక్షతి తక్షతి ఏ చార్వతే అర్వతే పచనం పచనాం సంభరంతి సంభరంతితో సంభరంతీతి సంభరంతి ఉతో తేషాం ఉతో ఇత్యుతో తేషామభిగోవర్తి అభిగోవర్త్యన్నః అభిగోవర్తిరిత్యభి గోవర్తి నయింబతు ఇంబత్తి ఇంబతు ఉపప్రా తాగాత్ అగాత్ సుమతే సుమన్మే సుమతి సుమత్ మేధాయి అధాయి మన్మ మన్మ దేవానాం దేవానామాశాః ఆశా ఉప ఉప వీతపృష్ఠః వీతపృష్ఠ ఇతి వీతపృష్ఠః అన్వేనం ఏనం విప్రాః విప్రా ఋషయః ఋషయో మదంతి మదంతి దేవానాం దేవానాం పుష్టే పుష్టే చక్రమా చక్రమా సుబంధుం సుబంధుమితి సుబంధుం యద్వాజినాః వాజినో దామ దామ సందానం సందానమర్వతః సందానమితి సంతానం అర్వతోయా యా శీర్షణ్యా రసనా రజ్జోః రజ్జోరస్య అస్యేత్యస్య యద్వా మాభ్రాస్య అస్య ప్రభృతం ప్రభృతమాస్యే ప్రభృతమితి ప్రభృతం ఆస్యే తృణం తృణాం సర్వా సర్వాతా తాదే తే అపి అపి దేవేషు దేవేష్వస్తు అస్తిత్యస్తు యదశ్వస్య అశ్వస్య క్రవిషాః క్రవిషో మక్షీకా మక్షికా స ఆశయతి యద్వా వా స్వరౌ స్వరౌ స్వధీతౌ స్వధీతౌ రిక్తం స్వధీతా ఇతి స్వధీతౌ రిక్తమస్తి అస్తీత్యస్తి యద్ధస్తయోః హస్తయోః సమితుః సమితుర్యతి యన్నకేషు నగేషు సర్వాః సర్వాతా తాతే తే అపి అపి దేవేషు దేవేష్వస్తు అస్తిత్యస్తు యదోవధ్యం ఓవధ్యముదరస్య ఉదరస్య అభవాతి అభవాతి యః అభవాతీత్యపవాతి య ఆమస్య ఆమస్య క్రవిషాః క్రవిషో గంధః గంధో అస్తి అస్తీత్యస్తి సుకృతా తత్ సుకృతేతి సుకృతా తచ్చమితారాః సమితారః కృణ్వంతో కృణ్వంతూత ఉత మేధం మేధాం శ్రుతపాకం శ్రుతపాకం పచంతో శ్రుతపాకమితి శ్రుతపాకం పచంతి పచంతో యత్తే తే గాత్రాత్ గాత్రాదగ్నినా అగ్నినా పచ్యమానాత్ పచ్యమానాదపి అభిశూలం శూలం నిహతస్య నిహతస్యావధావతి నిహతస్యేతి నిహతస్య అవధావతీత్యవ ధావతి మాతత్ తద్భూమ్యాం భూమ్యామాశ్లీషతి ఆశ్లీషతి స్పృశన్ మా తృణేషు తృణేషు దేవేభ్యః దేవేభ్యస్తత్ తదుషద్భ్యః ఉషద్భ్యో దాతం ఉషద్భ్యుషద్భ్యః దాతమస్తు అస్తిత్యస్తు తే వాజినం వాజినం పరిపశ్యంతి పరిపశ్యంతి పక్వం పరిపశ్యంతీతి పరిపశ్యంతి పక్వం యే ఈమాహుః ఆహుస్సురభిః సురభిర్నిః నిర్హరా హరేరి ఇతి ఇతి ఏ చార్వతః అర్వతో మాగ్నేశభిక్షాముపాసతే మాగ్నేశభిక్షామితి మాగ్నేశభిక్షా ఉపాసయత ఉతో ఉపాసయత ఇత్యుప ఆసతే ఉతో తేషాం ఉతో ఇత్యుతో తేషామభిగోవత్తిః అభిగోవత్యన్నః అభిగోవత్తిరిత్యభి గోవత్తిః న ఇన్వతు ఇన్వత్తితి ఇన్వతు యన్నీక్షణం నీక్షణం మాగ్రస్పటన్యాః నీక్షణమితి నీక్షణం మాగ్రస్పటన్యా ఉఖాయాః ఉఖాయాయ యా పాత్రాణి పాత్రాణి యోష్ణః యోష్ణ ఆసేచనాని ఆసేచనానీత్యా సేచనాని ఓష్మణ్యాభిధానా అభిధానాచరుణాం అభిధానేత్యభిధానా చరుణామంకాః అంకాః సూనాః సూనాః పరి పరిభూషంతి భూషంత్యస్వం అస్వమిత్యస్వం మాత్వా త్వాగ్నిః అగ్నిర్ధనైర్ ధనైర్ధూమగంధిః ధూమగంధిర్మా ఊమగంధీతి ధూమ గంధి మోఖా ముఖా భ్రాజంతి భ్రాజంత్యభి అభివిక్త ఇక్తజగ్రీ జగ్రీర్జగ్రీ ఇష్టం వీతం వీతమభిగోవర్తం అభిగోవర్తం వశకృతం అభిగోవర్తమిత్యది గోవర్తం వశకృతం తం వశకృతమితి వషట్ కృతం తం దేవాసాః దేవాస ప్రతి ప్రతి గృహ్ణంతి గృహ్ణంత్యస్వం అస్వమిత్యస్వం నిక్రమాణం నిషదానం నిక్రమాణమితి ప్రమాణం నిషదానం వివర్తానం నిషదానమితి సదానం వివర్తానయ్యతే వివర్తానమితి వర్తానం యచ్చ చపడ్వీషం పడ్వీషమర్వాత అర్వాత ఇత్యర్వాత యచ్చ చపౌ పపౌయతే యచ్చ జఘాసిం ఘాసిం జఘాస జఘాస సర్వా సర్వాత తాతే తే అపి అపి దేవేషు దేవేష్వస్తు అస్తిత్యస్తు యదశ్వాయ అశ్వాయ వాసాః వాస ఉపస్కృణంతి ఉపస్కృణంత్యధీవాసం ఉపస్కృణంతి ఇత్యుపస్కృణంతి అధీవాసం యాహిరణ్యాని హిరణ్యాన్యస్మై అస్మాయిత్యస్మై సంతానమర్వంతం సంతానమితి సంతానం అర్వంతం పడ్వీషం పడ్వీషం ప్రియా ప్రియా దేవేషు దేవేష్వాయామయంతి ఆయామయంతి యమయంతీతి యమయంతి ఇమాను నుకం కం భువానా భువానా శీషధామ శీషధామేంద్రాః శీషధామేతి శీషధామ ఇంద్రశ్చ చ విశ్వే విశ్వే చ దేవాః దేవా ఇతి దేవాః ఆదిత్యేంద్రాః ఇంద్రస్సగణః సగణో మరుద్భిః సగణైరి సగణః మరుద్భిరస్మభ్యం మరుద్భిరితి మరుద్భిః అస్మభ్యం వేషజా వేషజా కరత్ కరదితి కరత్ యజ్ఞం చ కర్ణః అస్కన్వం కన్వం చ ప్రజాం ప్రజాం చ ప్రజామితి ప్రజాం చాదిత్యైః ఆదిత్యేంద్రాః ఇంద్రస్సః సహ శీషధాతి శీషధాతీతి శీషధాతి ఓం ఓం అగ్నిశ్చ చ పృథివీ పృథివీ చ సన్నతే సన్నతేతే సన్నతే ఇతి సన్నతే తే మే తే ఇతి తే మే సం సన్నమతాం నమతామదః అదో వాయుః వాయురంతరిక్షం అంతరిక్షమాదిత్యః ఆదిత్యోద్యౌః యౌరాపాః ఆపో వరుణః వరుణ ఇతి వరుణః సప్త సాంసదాః సాంసదో అష్టమీ సాంసదైతి సంసదాః అష్టమీ భూతసాధనీ భూతసాధనీతి భూత సాధనీ సకామా అర్ధానః సకామానితి సకామాయ అర్ధానస్కురు కురు సంజ్ఞానం సంజ్ఞానమస్తు సంజ్ఞానమితి సంజ్ఞానం అస్తు మే మేమునా అమమేత్యమునా యజేమా ఇమాం వాచం వాచం కళ్యాణీ కళ్యాణీమావదాని ఆవదాని జనేభ్యః ఆవదానీత్యావదాని జనేభ్యై జనేభ్యః బ్రహ్మరాజన్యాభ్యాగ్నిశూద్రాయ శూద్రాయ చార్యాయ హర్యాయ స్వాయ స్వాయారణాయ అరణాయేత్యరణాయ ప్రియో దేవానాం దేవానాం దక్షిణాయై దక్షిణాయై దాతుః దాతురిగ ఇగ భూయాసం భూయాసమయం అయం మే మే కామా కామస్సం సమృద్ధ్యతముప ఉపయమా మాద అదో నమతు నమద్విజీ నమతు బృహస్పతే అతి అతియ్య అర్యో అర్హాత్ అర్హాద్యుమత్ ద్యుమద్విభాతి ద్యుమదితి ద్యుమత్ విభాతి క్రతోమత్ విభాతీతి విభాతి క్రతోమజ్జనేషు క్రతోమదితి క్రతుమత్ జనేష్మితి జనేషు యద్దీదయత్ దీదయత్ సవసా సవసృత ప్రజాత ఋత ప్రజాత తత్ ఋత ప్రజాతేత ప్రజాత తదస్మాసు అస్మాసు ద్రవీణం ద్రవీణం దేహి దేహి చిత్రం చిత్రమితి చిత్రం బృహస్పతయేత్వాషేషోనీ యోనిర్బృహస్పతయే బృహస్పతయేత్వా వేదిత్వా ఇంద్రగోమన్ గోమన్నిహ గోమన్నితి గోమన్ ఇహాయాహి ఆయాహి యాహి పివా ఇవా సోమం సోమాం శతక్రతో శతక్రతో ఇది శతక్రతో విద్యద్భిర్గ్రావాభిః విద్యద్భిరితి విద్యత్ ప్రీహి గ్రావాభిః సుతం గ్రావాభిరితి గ్రావాభిః సుతమితి సుతం ఇంద్రాయ త్వా గోమాతే గోమాత ఏషః గోమాత ఇతి గోమాతే ఏషతే తే యోనిః యోనిరింద్రాయ ఇంద్రాయ త్వా త్వా గోమాతే గోమాత ఇతి గోమాతే ఋతవానం వైశ్వానరం ఋతవానమిత్యత వానం వైశ్వానరమృతస్య ఋతస్య జ్యోతిషః జ్యోతిషస్పతిం పతిమితి పతిం అజస్రం ఘర్మం ఘర్మమీమహే ఈమహీమహే వైశ్వానరాయ తైషతే యోని యోనిర్వైశ్వానరాయ వైశ్వానరాయ పేతి వైశ్వానరాం హవామహే హవామహృతస్య ఋతస్య జ్యోతిషః జ్యోతిషస్పతిం పతిమితి పతిం అజస్రం ఘర్మం ఘర్మమీమహే ఈమహీమహే అగ్నిరుక్షేన ఉక్షేన వాహస వాహసే దివాహస వైశ్వానరస్య సుమతౌ సుమతౌ శ్యామ సుమత ఇతి సుమతౌ శ్యామరాజా రాజాహి ఇకం కంభువానానా భువానామభిశ్రీ అభిశ్రీరిత్యభి శ్రీ ఇతో జాత జాతో విశ్వం విశ్వామిదం ఇదం విదర్శే చర్షే వైశ్వానర వైశ్వానరో యజతే యజతే సూర్యేణ సూర్యేణేతి సూర్యేణ మరుత్వాం ఇంద్ర ఇంద్ర వృషభ వృషభోరణాయ రణాయ పిబా పిబా సోమం సోమామనుష్వధం అనుష్వధం మదాయ అనుస్వధమిత్యను స్వధం మదాయేతి మదాయ ఆసించస్వ సించస్వ జఠరే జఠరే మధ్వాః మధ్వ భూవన్మిన్ భూవన్మిన్ త్వం త్వాం రాజా రాజాసి అసి ప్రతిపతి ప్రతిపత్ సుతానాం ప్రతిపతి ప్రతిపతి సుతానామితి సుతానాం మహా ఇంద్రః ఇంద్రో వజ్రహస్తః వజ్రహస్తోరసీ వజ్రహస్త ఇతి వజ్రహస్తః షోడశీ శర్మ శర్మ యచ్చతో యచ్చత్తి యచ్చతో హంతో పాప్మానం పాప్మానయః యోస్మాన్ అస్మాన్ వేష్టి వేష్టి ద్వేష్టి అగ్నిర్షీః ఋషి పవమానః పవమాన పాంచజన్యః పాంచజన్య పురోహితః పాంచజన్య ఇతి పాంచ జన్య పురోహీత ఇతి పురః వీతః తమీమహే ఈమహే మహాగయం మహాగయమితి మహాగయం అను వీరై వీరైరను అను పుష్యాస్మ పుష్యాస్మ గోభీ గోభిరశ్వై అశ్వైస్సర్వేణ సర్వేణ పుష్టై పుష్టైరితి పుష్టై ద్విపదా చతుష్పదా ద్విపదేతి ద్విపదా చతుష్పదా వయం చతుఃపదేతి చతుః పదా వయం దేవాః దేవానాః నో యజ్ఞం యజ్ఞమే దుథా ఋతుథా నయంతో ఋతుఖేత్యరే దుథా నయంతితి నయంతో ఆనాః నో గోత్రా గోత్రా దద్రిహి దద్రిహి గోపతే గోపతే గాః గోపత ఇతి గోపతే గాస్సం సమస్మభ్యం అస్మభ్యాం సనయాః సనయోయంతు యంతు వాజాః వాజా ఇతి వాజాః వివక్షా అసి అసి వృషభ వృషభ సత్యసుష్మ సత్యసుష్మాస్మభ్యం సత్యసుష్మ ఇతి సత్య సుష్మ అస్మభ్యాంతు సుమాఘవన్ మఘవన్ గోధి మఘవన్నితి మఘవన్ గోధి గోదా గోదా ఇతి గోదా వర్ధయంతు వర్ధయంతు సంవత్సరా సంవత్సరాషయ ఋషయో యాని యాని సత్యా సత్యేతి సత్యా సందివ్యేన దివ్యేన దీదిహి దీదిహి లోచనేన లోచనేన విశ్వాహ విశ్వా ఆభాహి ఆభాహి ధాహి ప్రదిశాహ ప్రతిశ్చతస్ర ప్రతిశీ ప్రదిశా చతస్రైతి చతస్ర సంచేభ్యస్వ ఇభ్యస్వాగ్నే అగ్నే ప్రచోధయా బోధయనం ఏనముతే ఉచ్చ చతిష్ట మహతే మహతే సౌభాగాయ సౌభాగాయేది సౌభాగాయ మా చరిషపే ఇషదుపసత్త ఉపసత్తారే ఉపసత్తేపసత్త అగ్నే అగ్నే బ్రహ్మాణా బ్రహ్మాణస్ తే యశసా యశసంతు సంతు మాన్యే అన్యైత్యన్యే త్వామగ్నే అగ్నే వృణతే వృణతే బ్రాహ్మణా బ్రాహ్మణ ఇమే ఇమే శివ శివో అగ్నే అగ్నే సంవరణే సంవరణే భవ సంవరణ ఇది సంవరణే భవాన నయితీన సపత్న నా సపత్నేతి సపత్న నో అభిమాది అభిమాది అభిమాదిమాతి స్వే స్వే గయే గయే జాగృహి రాగృహ్య ప్రయచ్చన్ అప్రయచ్చన్నిత్యప్రయచ్చన్ ఇహైవాగ్నే అగ్నే అధి అధిధారయ ధారయా రయం రయం మాత్వానీ నిక్రం క్రం పూర్వచిత పూర్వచితో నికారిణ పూర్వచిత ఇది పూర్వచిత నికారిణ ఇది నికారిణ క్షత్రమగ్నే అగ్నే సుయమం సుయమయమస్తు సుయమమితి సుయమం అస్తు తుభ్యం తుభ్యముపసత్తా ఉపసత్తా వర్ధతాం ఉపసత్తేత్యుపసత్తా వర్ధతాం తే తే అనిశ్రితః అనిశ్రిత ఇత్యనిశ్రితః క్షత్రేణాగ్నే అగ్నే స్వాయుః స్వాయుస్సం స్వాయురితి సు ఆయుః సాంరభస్వ రభస్వ మిత్రేణ మిత్రేణ అగ్నే అగ్నే మిత్రధేయే మిత్రధేయే యతస్వ మిత్రధేయతి మిత్రధేయే యతస్వేతి యతస్వ సజాతానాం మధ్యమస్థాః అజానామితి స జాతానాం మధ్యమస్థాయేభి మధ్యమస్థా ఇతి మధ్యమస్థాః ఏహి రాజ్ఞాం రాజ్ఞామగ్నే అగ్నే విహవ్యాః విహవ్యో దీవిః విహవ్యైతి విహవ్యాః దీవిహ ఇహేతిహ అగ్నిః విహో అతి అతిశ్రుధాః శ్రుధోతి అత్యచిత్తిం అచిత్తిమతి అత్యరాజిం అరాజిమగ్నే అగ్న ఇత్యగ్నే విశ్వాహీత్యగ్నే అగ్నే దురితా దురితా సహస్వ దురితేతి దుః ఇతా సహస్వాత అథాస్మభ్యం అస్మభ్యాం సహవీరం సహవీరాం రయిం సహవీరమితి సహ వీరం రయిందాః దాయితి దాః అనాదృశ్యో జాతవేదాః జాతవేదా అనిష్కృతః జాతవేదా ఇతి జాత వేదాః అనిష్కృతో విరాట్ అనిశ్రిత ఇత్యని స్థితః విరారగ్నే విరాడితి విక్రాట్ అగ్నే క్షత్రభృతే క్షత్రభృద్దీదిః క్షత్రభృతి క్షత్రభృతే దీదిహీహ ఇహేదీహ విశ్వా ఆసాః ఆసా ప్రముంచన్ ప్రముంచన్ మానుషీః ప్రముంచన్నితి ప్రముంచన్ మానుషేర్భ్యః వీరశివాభిః శివాభిరద్య అద్య పరీ పాహి పాహినః నో వృధే వృధ ఇతి వృధే బృహస్పతే సవితః సవితద్బోధయా బోధయైనం ఏనాం సాం శీతం సాం శీతం చిత్ సాం శీతమితి సం శీతం చిత్సంతరాం సంతరాగ్నేశం సంతరామితి సం తరాం సాం శీషాధి శిషాధీతి శిషాధి వర్ధయైనం ఏనం మహతే మహతే సౌభాగాయ సౌభాగాయ విశ్వే విశ్వేనం ఏన మనో మనో మదంతు మదంతు దేవా దేవా ఇతి దేవా అముత్ర భూయా తథా అముత్ర భూయాదిత్యముత్ర భూయాత్ అధయతే యద్యమస్య యమస్య బృహస్పతే బృహస్పతే అభిషస్తే అభిషస్తేరంచ అభిషస్తేరిత్యభిషస్తే అముంచ ప్రత్యోహతా ఔహతామశ్వినా అశ్వినా మృత్యుం మృత్యుమస్మాత్ అస్మాద్దేవానాం దేవానామగ్నే అగ్నే విషజా విషజా సచీభిః సచీభిరితి సచీభిః